ABCD లెటర్స్ అన్ని రాసి LOVE మాత్రం రౌండ్ చేసి చంపేసావే నన్ను 1 2 3 4 నంబర్స్ అన్ని తీసి 1 4 3 నే రంగుల్లో ముంచేసి చంపేసావే నన్ను రెండు రెండు పెదవుల్లోని మౌనం చెరిపేసి మూడే ముక్కలు చెప్పేసాగా నువ్వే నచ్చేసి నా మనసుని మొత్తం ఊరించేసి రేపటి దాకా నన్నే ఆపేసి చిన్న ముళ్ళుని ఏకంగా వేలి తోటి పేసేలా అర్ధరాత్రి నిద్ర చెడిపేలా అంటూ స్కెచ్ లేస్తున్నా చేతిలో నా చేసి దూరమంతా చెరిపేసే రోజు